పెడుతున్నా లొంగిపోనే లలన ఇంతటి చేరిన నెట్టిని పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా కలిసి అడుగయ్యవుగా కనుల వెనకే కరిగిపోయి కలిగి కనుక నన్ను గొడుగై కాసి నువ్వు పిడుగుడు కొరికేస్తావా నువ్వు గొడుగుని ఎగరేస్తావే జడిబానా మరిచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో